పూత పింగాణిరో మల్లెపూల మాగాణిరో పిల్ల కూత పింగాణిరో మల్లెపూల మాగాణిరో పెట్టుబడి పెట్టుగా సాగుబడి చేసుగా అడ్డమెవడు వస్తాడో కాసుకో అడ్డమెవడు వస్తాడో కాసుకో మంజురాని ఇంటిలో యజమాని రాత్రంతా ఇక్కడే రాజధాని వంక ఒక సోకు ఈ వంక నా జుకు చూశానులే ఆ పక్క రాబోకు కల్పెక్కి పో మాకు వస్తానులే ఓయ్ తీపి సొగసుల తిరణాలో తీపి కన్నుల కిరణాలో సంధ్య వేళకు శరణాలో గుండ పిండేసుకో గుట్టు ఆరేసుకో గీడు తోడేసుకో పగ్గం ఎప్పుడంటావో తెలుసుకో లగ్గం ఎప్పుడంటావో తెలుసుకో మంజురాని ఇంటిలో మేజవాణి రాత్రంతా ఇక్కడే రాజధాని మంజురాని ఇంటిలో మేజవాణి రాత్రంతా ఇక్కడే రాజధాని కాటేసి నీ పస్తు నీదంటే ఎట్టగమ్మో చేతి ఒడుపుల సరదాలో ఎన్ని పొద్దులు దాటాలో చూపు వాడెందుకో వల్ల వేడెందుకో నువ్వు నాకెందుకో దగ్గరెందుకు అవ్వాలో తెలుసుకో దగ్గరెందుకు అవ్వాలో తెలుసుకో పింగాణిరో మల్లెపూల మాగాణిరో పిల్ల కూత పింగాణిరో మల్లెపూల మాగాణిరో పెట్టబడి పెట్టుగా సాగబడి చేసుకో అడ్డమెవడు వస్తాడో కాసుకో